అగ్నే తేజస్మిన్ తేజస్వే త్వం దేవేషు భోజాస్తేజస్వంతం మామాయుష్మంతం రక్తస్వంతం మనుష్యేషు కురు దీక్షాదే చత్వా తమసశ్చ తేజసే జుహోమి తేజో విదసి తేజో మామాహాసేన్మాహం తేజోహాసిషం మామాహం తేజోహాసే ఇంద్రోజస్మిన్ ఓజస్వే త్వం దేవేషు భూయా ఓజస్వంతం మామాయుష్మంతం రక్తస్వంతం మనుష్యేషు కురు బ్రహ్మణశ్చ క్షత్రస్యోజసేజోహమ్యోజోమిదస్యోజోమాహాసేన్మాహమోజోహాసిషమ్మాజోహాసేత్సూర్యభ్రాజస్మిన్భ్రాజస్వేత్వం దేవేషుపోజాభ్రాజస్వంతం మామాయుష్మంతం మర్త్యస్వంతం మనుష్యేషు గురువాయోస్యత్వాభ్రాజసేజుహోమి సువర్మిదసి సువర్మాహాసేన్మాహగం సువరహాసిషం మామాగం సువరహాసేన్మయి మేధాం మయి ప్రజామయి అగ్నిస్తేజో దాతుమయి మేధామయ ప్రజామయీంద్రగింద్రియం దాతుమయి మేధామయ ప్రజామయిషోర్జోర్ధ్రాజో దాతు వాయురిహిం కర్తాగ్ని ప్రస్తోత ప్రజాపతి సామృహస్పతిరుద్గాతాశ్వేదేవాపగాతారో మరుదః ప్రతిహర్తారయింద్రో నిధనం జయ దేవా ప్రాణమృతః ప్రాణం మయి దధత్తే తద్వై సర్వమద్ధర్జురుపాకుర్వన్నుద్గాతృభ్య ఉపాకరోతి జయ దేవా ప్రాణమృతః ప్రాణం మయి దధత్తిగ్రాహైతదేవ సర్వమాత్మం ధత్త ఇడా దేవోర్మణర్జజ్ఞనేర్బృహస్పతి సగం శద్విశ్వే దేవాచ పృథివిమా ధర్మాహిగుంసే మధుమనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి మధు మదీందేభ్యో వాచముద్రాసనో శుశ్రూషేణ్యాన్మనుష్యేస్తంబాదేవాబంధు శోభాజే పితరో ను మదంతు వసవస్వా ప్రవృహందృగాయత్రేణ ఛందసాగ్నే ప్రియం వాస ఉపేరాస్వా ప్రవృహందృత్రైష్ణ ఛందసేంద్రస్య ప్రియం వాస ఉపేక్ష్యాదిత్యాస్వా ప్రవృహందు జాగదేన ఛందస విశ్వేషాం దేవానాహం ప్రియం వాస ఉపేహివాన్ దాసుదే శుక్ర శుక్రమాధో నోమి భంజనాసు కోతనాసు నూతనాసు దేశేషు మేషేషు భాష్యేషు విశ్వభృత్సు మాధ్వేషు గుహాసు శక్వరేషు శుక్రాసు శుక్ర శుక్రమాధో నోమి శుక్రం దే శుక్రేణ గృహాణ్యంధారోపేణ సూర్యస్య రశ్మిభిః ఆస్మిన్నుగ్రా అచిత్యవర్ధిమోధారాసస్యత గృహగం రూపం బృహపస్య రోషదే బృహత్ సోమ సోమస్య రోగా శుక్ర శుక్రస్య పురోగా ే సోమాదాభ్యన్నామజాగ్రవితస్మైతే సోమ సోమాయస్మాహో శుక్వందేవ సోమగాయత్రేణ ఛందసాగ్నే ప్రియం వా సోమవీహివసీత్వందేవ సోమత్రయేష్ఠుభేన ఛందసేంద్రస్య ప్రియం వా సోమవీష్యస్మచ్చఖాత్మం దేవ సోమజాగ్రతేన ఛందసా విశ్వేషాం దేవానాహం ప్రియం వా సోమవీష్యాన ప్రాణయేతు పరావత ఆంతరిక్షా దివస్పరీ ఆజు పృథివ్యా అర్ధమృతమసి ప్రాణాయ ఇంద్రాగ్నే వర్చస్తృణతాం వర్చస్ సోమ బృహస్పతి వర్చో మే విశ్వే దేవా వర్చో మే సప్తమశ్వినా రథం వే వాజతే మనువోషద్బ్రహ్మాణి వే రుదత్ అని విశ్వాని కావ్యానేమిశ్చక్రమివా భవత్ ఏతద్వా అపాన్నామేదం గుహ్యంగుక్రమాధో నోమేత్యాహాపామే నామేదేన గుహ్యేన విభో విష్ణుమవరం ధే శుక్రం దే శుక్రేణ గృహామేత్యాహేతద్వా అంధారోపైరగ్రాభ్య సూర్యస్ రశ్మజో వృష్ట్యా ఈషదేభ్యదేవ రూపేణ సూర్యస్ రశ్మిభద్విభో వృష్టిం శ్యామయత్యాస్మిన్నుగ్రా అశుక్ష్యవృత్యాహయసాయు వైతత్కగుహగం రూపం వృషభస్య రోచతే బృహదిత్యాహేతన్వా అస్య గుహగం రూపం యద్దృష్టే రూపేణైవ వృష్టిమవరుంధే యత్తే సోమాదాభ్యన్నామజాదివేత్య ప్రాణజయోగం సంగృహ్యాన ప్రాణజయమరామదయ్యాహాయుమాత్మన్ధత్తేమృతమసి ప్రాణాలత్వేదిరణ్యమభిమృతం మే హిరణ్యమాయు ప్రాణోయవాయురాత్మం ధత్తే శతమానం భవతి సదాయుపురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టవ ఉపస్పృశతి భేషజం వా ఆపో భేషజమేవ గురుతే వాయురసి ప్రాణో నామ స విదురాధిపత్యే బాణం మేధాశ్చక్షురధిశ్రోత్రన్నామ ధాతురాధిపత్య ఆయుం మేధా రూపమసి వర్ణో నామ బృహస్పతేరాధిపత్యే ఋతమసి సత్యం నామేంద్రస్యాధిపత్యే క్షత్రం మేధా భూతమసి భవ్యం నామ విధునామాధిపత్యే వామోదీనాం గర్భంధారుతస్య వామనయుతస్య విభోమనయుతస్య విధర్మణయుతస్యత్వా సత్యాయత్తస్యత్వా జ్యోతిషే ప్రజాపతిర్విరాజమవశ్యప్తగా భూతం చ భవ్యం చాసిజతాం ఋషిభ్యస్తి రోజధాన్తాన్యమదగ్నిస్తపసావశ్యక్తగా కామానసృష్ణీనాం వృష్ణిత్వృష్ణజాగృహ్యం జయవృష్ణేవతయమాన యజమానో వయం ధేవాజులసి ప్రాణో నామేవ్యాహ ప్రాణాపానావరుంధ చక్షురసి శ్రోత్రం నామేవ్యాహాయురేవాంధేమసి వర్ణో నామేవ్యాహ ప్రజామే వరుంధరతమసి సత్యం నామేవ్యాహ క్షత్రమేవాంధేమసి ఫలుజం నామే పశవో వా అవామోదీనాంగర్భ పశునే వరుంధదేతావద్వై పురుషం భరితస్తేవాంధరితస్యోమనగిత్రాహేదం వాతస్య వ్యోమే మామే వాజయత్రిపస్యోమనగిత్యాహాం దరిక్షం వాతస్య విభో మాంతరిక్షమే వాజయత్రిపస్యోర్వాతస్య విధర్మదివమే వాజయత్రిపస్య ిశోవారుదస్య సత్యం దిశ దేవాజయత్రిదస్య జ్యోతిషజిత్యాహసర్గో వై రోగస్ జ్యోతిస్సువర్గమేవ లోకమభిజయత్యేతావంతో వై దేవలోకాస్తానేవాభిజయత్య సంపద్యం దేదసాక్షరా విరాడన్నం విరాజ్యేవాన్నాజ్యే ప్రతిదిక్షతి దేవాజ్ఞేన నావారంభత తత్పరైరవారంభత తత్పరాణం మనస్వంగత్పరే గృహ్యం దేవదేవజ్ఞేన నావరుంధేతావరుధ్యం ప్రథమం గృహ్ణాదేమేవేన లోకముభిజగతియం ద్వితీయమంతరిక్షం తేనయం ద్వితీయమముమేవేన లోకముభిజగతిజదే గృహ్యం దేశాల్లోకానామభిజిత్యాముత్తరేష్మదోర్వాంశోగృహ్యం జైవేమాన్ లోకాన్ పునరిమం లోకం ప్రత్యవరోహంతు యత్తోర్వేష్ స్మితః పరాహాన్ చ గృహ్యం తే తస్మాదితః పరాహాన్ చ ఇమే లోకాయదుత్తరే శ్వః సముదోర్వాన్ చ గృహ్యం తే తస్మాదమదోర్వాన్ చ ఇమే లోకాస్తస్మాదయాతజాం నో లోకాన్ మనుష్యా ఉపజీవంతి బ్రహ్మవాదినో వజంతి కస్మాత్ సత్యాయద్భవోషధయస్తం భవంజోషధయో మనుష్యాణామన్నం ప్రజాపతిం ప్రజాను ప్రజాయం దజితి పరాణంజోరాభ్యద్గృహ్ణాభ్యస్వౌషేభ్యో గృహామేతి తస్మాదభ్యవోషధయస్వం భవంతి యద్గృహ్ణాజ్యోషేభ్యస్వా ప్రజాభ్యో గృహామేతి తస్మాదోషధయో మనుష్యాణామన్నయ్యద్గృహ్ణాది ప్రజాభ్యస్వా ప్రజాపదయ గృహామేతి తస్మా ప్రజాపతిం ప్రజా అను ప్రజాయందే ప్రజాపతిర్దేవాసురాసిజ తదను యజ్ఞో సృజ్యత యజ్ఞం ఛందాయుంజితే విశ్వం సోవ్యగ్రహన్ సోసురాజను యజ్ఞోపాహామద్యజ్ఞం ఛందాయుంజితే దేవాహమన్యం తామేవాయమభోమయద్వయగ్రస్మయజితే ప్రజాపతిముపాధావన్ సోవ్రవే ప్రజాపతిశ్చందసాం వీర్యమాదాయ తద్వప్రదాహ శ్యామే దిశ ఛందసాం వీర్యమాదాయ తదేభ్య ప్రాయచ్చత్తదనుఛందాగ్రామం ఛందాగుంజయజ్ఞస్తతో దేవా అభవన్ పరాసురాయందేర్యం వేదాశ్రావయాస్తు శ్రోషద్యేజామహేషద్గాత్మనా పరాహస్యభ్రాతుర్జోభవద్బ్రహ్మవాదినోపదంతి కస్మై గమద్భర్యురాశ్రావయేందేర్యాదేజుబ్రోజాదే ేంద్రో వృద్రమహన్న మేధ్యం దద్యతి నవాపదమేధ్యం తరసగస్మాదేంద్రోయజ్ఞాసంగ్యస్థాతోరిద్యాహురింద్రస్తవాయేషాదిగ్నిజాధనోర్యజ్ఞస్థానేవతస్యజం జయజేవం వేదోపేనై యజ్ఞానమతి ఆయుర్దా అగ్నే హవిషోషాణో హృతప్రదేకోధృతయోధి ఘతం వేత్మసుచారుగవ్యం విదేవ పుత్రమతిరక్షతాదిమం ఆవృష్టదేవాయేతద్యజమానోర్మ్యభ్యాయ్యదేనయోశ్రితం కృత్యాధాన్యద్రావృథమవేత్యాయుద్రాజ్ఞహవిషోషాణయ్యవృథమవేష్యంజుహుయాదాహుత్యైవైనవశమయదినాత్తిమాక్షదిగజమానోయత్కుశీలమప్రదీప్తం మయుజేనజమస్యబలినాచరామిహైవ సన్నిరవదనేతదేతత్తదగ్నే అనృణో భవామి విశ్వలోప విశ్వజావ్యద్వాసంజుహోగ్ధాదేకోహుతాదేకస్తమసనాదేకేన కృణ్వందు భేషజగో సదస్వహోవరేణ్యం క్రియన్నో నభసా పురస్యస్థానో అభిరక్షదు గృహాణమసమర్థే బహవో నో గృహ అసన్ సత్వన్నో నభసస్వనవోర్జన్నో భద్రజా పునర్నానష్టమాగృతి పునర్నారజమాగృతి దేవసగ్రస్థానసహస్రపోషస్యేషేణ రాజస్పోషగం సువేర్యగం సంవత్సరేణాజస్వస్యం రాజ్ఞర్వాజమీకృషేదం వాజేతద్యమస్య యజమాన ఆదత్తేయదోషేభిర్వేదిభ్యశృణాదియదనుపోష్య ప్రజాయాద్రీవబద్ధమేన మమష్మల్లోకేనేయత్కృషేదమప్రదేత్తం మనేద్యుపౌషధేహైవ సనిజమం కుషేదం నిరపదాయాణః సువర్గం లోకమేది మిశ్రమి వచరేదం జలినాసక్తోహోరాజుహృజాదేశవాగ్ని ేకాష్టకాయామోపంచతురావం భక్వాజరేన కక్షముపౌషేహది పుణ్యసమం భవతి యదిహది పాప సమేతేన మవారిషజ పురా విజ్ఞానేన దీర్ఘసంద్రముపగంధిలో వా ఉపద్రష్టారముపశ్రోతారమనుఖ్యాతారం విద్వాన్ గచ్చతేర్వా ఉపద్రష్టావాజురుపశ్రోతాదిత్యోనుఖ్యాతాన్యదేవం విద్వాన్ యజతే సమముష్మిన్ లోకజిష్టాపూర్తేన గచ్చతే జన్నో నభసా పురయిత్యాహాగ్నిర్వే నభసా పురోగ్నిమేవ తదాహై తన్మే గోపాల్యేది సత్వన్నో నభసస్పదయిత్యాహ వాయుర్వే నభసస్పజర్వాయుమేవ తదాహై తన్మే గోపాల్యేది దేవ సగ్స్థానసో వా ఆదిత్యో దేవ సగ్స్థాన ఆదిత్యమేవైతన్మే గోపాలేతి ఏతైవానం పరిబోదామిగ్రేగం తేశ్చలత ప్రజేణ మానస్యాచ్చుషా సుభాగారాజస్పోషేణ సమిషామదేమ నమో మహిమ్న ఉదచక్షుషే దేమరుతాంబితస్తదహం గృణామి అనుమన్యస్వ సుజజాయుజామజుష్టం దేవానామిదమస్సు హవ్యం దేవానామేష ఉపనాహ ఆసేదపాంగర్భపోషధేషు న్యక్తః సోమస్య ద్రక్సమవృణేత భూషా విహన్న ద్రిరభవత్తదేశాం పితావత్సానాం బలిరగ్ధిజానామథో పితామహతాంగర్గరాణాం మత్సో జరాయు ప్రదృక్ీదోష ఆమిక్షామస్సు హృతమస్యేతావో వృణత రాజ్యాగం హవం దమృత స్వర్గా వష్మక్షత్రుభిశ్రిగాణస్తో విభజామసూని వ్యర్థేన వాదేష పశునా యజతేజస్కైతాని క్రియం దేకహత్రేషుర్థేన యజతేజస్కైతాని క్రియంతే సూర్యో దేవోదిషభ్యో ధాతాక్షత్రాయ వాయు ప్రజాభ్య బృహస్పతి స్వా ప్రజాపతే జ్యోతిష్మదేంజుహోతు స్నేహరితో గర్భో సోజో నిర్హిరణ్యై అంగాన్యకృతాయస్యైతాన్ దేవై శ్రమదేగమం ఆవర్తనవర్తయనివర్తనవర్తయేంద్రనర్దబుద భోమ్యాశ్చతస్ర ప్రతిశస్తాభిరావర్తయ పునః విజయభినద్మితకలీం విజోనిం జగవేణ్యౌ విమాతరం చ పుత్రం చ విగర్భం చ జరాయు చ మహ్యస్తే అస్తు వాయుతే రుద్రస్సో విశ్వరోపయం దుఃపవమానో ధీర ఆనందగర్భం ఏకపదే ద్విపదే ద్విపదే చతుష్పదే పంచపదే షట్పదే సప్తపద్యష్టాపదే భువనాను ప్రసతా విశ్వాహ నహేద్యో పృథివే చ నిమం యజ్ఞం వినిక్షతాన్నోఫలేమభిః ఇలంబామాస్కేహమి ప్రియమింద్ర బృహస్పతి ఉక్తం మనశ్చ సస్యతే అయం మాం పరిషిక్ష్యతే సోమ ఇంద్ర బృహస్పతి చారుర్మదాయ భీతజే అస్మే ఇంద్ర బృహస్పతి రజిం ధత్తగం శతగ్నినం అశ్వాపంతగం సహస్రిణం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాదుతోత్తరస్మాదధరాధకాయో ఇంద్ర పురస్తాదుగమధ్యతో నస్తఖా సఖిభ్యో పరివష్ణోతు విజయవిష్ణగ్వాతజోదాసో అగ్నే భామాసశుచే శుచయశ్చరంతి తులిం రక్షాసో దివ్యానమగ్వామనామనం విధృషతా రుజంతః త్వామగ్నే మానుషేరేణ దేవిశోహోత్రాభితం విభిషిగం రత్నఘాతమం గుహాసంతకం సుభగ విశ్వదరిశతం తు విష్మనసకం సుజతం ఘృతశ్రియం ధాతాదాతునో రయిమేషా నో జగదస్పతి సనఃపూర్ణేన వావనత్ ధాతా ప్రజాయా ఉదరాయమీషే ధాతేదం విశ్వం భువనం నిజాన ధాతా పుత్రం యజమానాయదాతస్మాహవ్యం ఘతవద్విధేమ ధాతాదాతునో రయిం రాజేంజీవాదుమక్షిత వయం దేవస్థితేమహి సుమతికం సత్యరాధస భాతాదాతు దాసుషేమసోని ప్రజాకామాయమేషుషే దురోణే తస్మై దేవా అమితాస్తం జయంతాం విశ్వే దేవాసో అదితిః సజోషాః అనునోద్యానుమతిర్యజ్ఞం దేవేషు మన్యతాం అగ్న్యశ్చ హవిజవాహనో భవతాం దాసుషేమయః అమ్యుదనుమతే త్వం మన్యాసే సంచనః కృధి కర్పే దక్షాయనో హి ను ప్రణ ఆయోగం శిదారిషః అనుమన్యతామనుమన్యమానా ప్రజావంతకం హయమక్షేయమాణం తస్యే భయగం హేతసి మాపి భూమసానో దేవే సుహవాసన్మయత్సదు యస్యామిదం ప్రతిశ్రియద్విదోసతేనుమతిం ప్రతిభూషం జాయవః యస్యా ఉపస్థపూర్వం తరిక్షగం సానో దేవీ సుహవాసన్మయత్సదు రాగామహగం సుభవాగం సుష్ృదేహువే శృణోతు నుభగాబోధ పుమనా శ్రీవ్యత్మపస్ోచ్యాచ్ఛిద్యమానయా దాతు వీరగం శకలాయ ముఖ్యం యాస్తే రాగే సుమతయస్సుపేషసోజాభిర్దాసి దాసుషేమసూని తాభిర్మ అద్య సుమనా ఉపాగహి సహస్రపోషగం సుభగే రదానా శ్రీవాయుజాసు పాణి ఓహో మహనూ సుభగా విద్మనాపసమస్మిన్ యజ్ఞే సుభగాంజోహవీమి సానో దదా దుశ్రవణం విదృణాందస్యాస్తే దేవి హమిషా విధేమ కుహోర్దేవానామమిదస్య వత్నేహవ్యానో అస్య హరిషశ్చికేతు సందాసుషే గిరతు భూరి వామగం రాజస్వోషం చికిదుషే దాదు ేతస్తజ్ఞ్యతే యస్య హమిరతిరిచ్యతే సోర్యో దేవో వృషద్భగిద్యాహ బృహస్పతినా చైవాస్య ప్రజాపతినా చ జ్ఞస్య విజర్థమపి వమపి రక్షాగుం శివాశుగం సచందే గదేవ్యాలబ్ధో భోజాన్ భవతి స్నేహని భోగద్భగిద్యాహ దేవత్రైవైనాంగమయతి రక్షసామవహత్యాహవత్తనవత్వజేత్యాహ బ్రహ్మణే వై నమావత్వయతిమిత ఘరేణ్యాహజసాయజురేవైతదరుద్రప్సో విశ్వరో బలిందులిద్యాహ ప్రజా వై పశవలిందః ప్రజదేవైనం పశుభిస్తమర్థయతిదివం వై యజ్ఞస్య విజర్థం గచ్చతి పృషవేమతిరిక్తం తద్యన్న సమదేదార్తిమార్చేర్ద్విజమానో మహేద్యౌ పృథివేదనయిత్యాహద్యావాపృథివేభ్యామేమయజ్ఞస్యవ్యర్థం చాతరిక్తం చ సమయదినార్తిమార్చతిజమానోభస్మనాభిసమోహతిష్టగాగర్త్యా అథో అనయోర్వాజేషగర్భోనయోరేవైనం తథాదిగతవద్యేతదిరద్రేషగేద్యన్నావజ్జేర్పశోనారభస్య నావజ్జేత్పురస్తాన్నాభ్యాన్యదవద్యేతుపరిష్టాన్యత్పురస్తాద్వేనాభ్యే ప్రాణముపరిష్టాదపానో జావామేవస్తవద్యది విష్ణవే శివ విష్ణాజుహోదియద్వైరజ్ఞస్యాతిరిచ్యతే పశోర్భౌమాజాపష్ణిస్తద్విష్ణస్యమిష్టోతిరిక్తమేవాతిరిక్తం దాత్యతిరిక్తస్య అష్టాప్రోఢిరణ్యం దక్షిణాష్టాపదేశేషాత్మానమః పశోరాప్యా అంతరఘోషపుష్ణేశయనావిష్ఠితం భవత్యేవమివ హి పశురుద్వమివ చర్మేవ మాగుంసమివాస్థేవయావా పశుస్తమాప్త్వా వరుం ధేయస్యేషా యజ్ఞే ప్రాయశ్చిత్యస్మిగత నిష్పాపశీలాన్ భవతి పావాయోషసి పాపన సహస్రం దే నిజితో విశ్వమాన ఉపోదే అంధో మధ్యమయామియస్య దేవదృషేవోర్వపేయం ఆపోచేత్వా కామాలత్వా సమృధే కాగిక్కిరాదే మనః ప్రజాపదే స్వాహాగిక్కిరాదే ప్రాణం వాజవే స్వాహాగిక్కిరాదే చక్షుస్సూర్యాయ స్వాహాగిక్కిరాదే శ్రోత్రం ద్యావాపృథివేభ్యాయ స్వాహాగిక్కిరాదే వాచకం సరస్వత్యే స్వాహాత్వం ధునీరావశనే వశాసు సగర్జ్యత్వామనసాగర్భాసగత్ వశాల్పం వశనే గచ్చదేవాన్ సత్యాస్తం దుఃఖితమానశ్చ కామాః అనాశరజిష్టానశృజాగం సేదోర్ధ్వాంతరిక్షముపతిష్ఠస్వ దివితేర్హద్భాః తంతుం ధర్మం రజసో భానుమం విహిర్జ్యోతిష్మదః పథో రక్షత జాగృతాన్ అనుల్పణం వయతజోగవామపోమనద్భవ జనజాదైర్జంజనం మనసోహమిరతి ప్రజాపతేర్వర్ణో గాత్రాణాంతేయాని ప్రభాజో భూయాస్మ ఇమే వై సహాస్తాంతే వాయుర్వ్యభాత్యే గర్భమనుధాతాంతకంసోమప్రాచలగదగ్నిరగ్రసదశతేతం ప్రజాపతిరాగ్నేరమట్టాకపాలమవశ్యత్తం నిరపపత్తేనైవేదామగ్నేరథనిరగ్రేణాత్తస్మాదవ్యమ్యదేవత్యామాలపమాన ఆగ్నేరమష్టాకపాలం పురస్తాన్నర్వమేదగ్నేరేవేనామధినిష్క్రీయాలధనేయద్వాయుర్వ్యభాత్తస్మాః స్వేన భాగభేదేనోపధావతి సదేవైనం భోజం గమయదివ్యావాదృజామానభేదకృషమాణ ప్రతిష్టా కామో దివదేవాస్మై పద్యమ్యావరిషదివ్యస్యామోషధజోరోహం సమద్భుగమస్య సస్యం భవద్గ్నే సోమీ గామాలభేదజః కామదేతాన్నవానందానస్యామిత్యగ్నినైవాన్నమవరుంధే సోమేనాన్నాజమన్నవానేవాన్నాదోభవతి సారస్వదేవాలభేదయే సర్వవాచోమదికోస్తం వాచన్నవయద్వాగ్మే సరస్వతి సరస్వతి మే వరేణ భాగే నోపథ భావతి సైవాస్మిన్వాచం దాజాపత్యామాలభేదయ కామయేతానభిజతమభిజదేదమితి ప్రజాపతిః సర్వా దేవతా దేవతాభిదేవానభిజతమభిజగరివాజమిజగోపాకరోజివాజోదేవైనామరుధ్యాలభదాగోక్యేకాకామాయత్యాహజసాయజదేవైతత్యక్కిటాకారణ్యోదిగక్కిటాకారేణ ప్రియక్కిటాకారం జుహోదిగ్రామ్యాణాహం వసూనాం సత్తే పర్యజ్ఞా క్రియమాణే జుహోది జీవం దేమే వైనాగం సువర్గం లోకం గమయజత్వం ధురీయావశనే వశాసేత్యాహరే భక్తే వైనాహం గమయతి సత్యాసం జగజమానస్య కామాయిత్యాహేష వై కామో యజమానస్య గదనాహృశం గచ్చతి తస్మాదేవమాహాజాతిరే హేష్ ప్రతిష్టాపయతి నిమిదే బృహద్భాదిత్యాహవర్గదేవాస్మే లోకే జ్యోతిర్దాభానుమన్విహేమానేవాస్మే లోకాన్ జ్యోతిష్మదకరాచనల్భనం భయత జోగవామపరిత్యాహయదేమలగ్నవుల్భణం గృగజేతశ్రీ వైశాశాం ధర్మలభవజనజాదేవ్యంజనవిద్యాహమానౌజోపే ప్రజాస్తాదేవాజాస్తుమనసోహిరేజాగాత్రేయాత్రభాజో భూయాస్మేత్యాజితమేవేతమాశాస్తేమేవాదేవజనయ్యదాలభ్యాయాభ్రోభవజయదాలభ్యాయాభ్యస్యాప్సువాహ ప్రవేశేత్సర్వాహంభ్రాస్మీనాజలప్సుప్రవేశేజ్ఞమేషసంకరుజాత్సర్వామేవ్రాస్మీదాలిమేవాత్మం భక్తేషావాదేషాత్రయాణామేవాజినోగ్రహమేజనస్తయవైతజాయజైలం తేషామేవైషా చిత్తంచాకోదంచాకోతిష్ట విజ్ఞానం చ విజ్ఞానం చ మనశ్చాపయేష్టమాసష్ట విహచ్చరథంతరం చ ప్రజాపదర్జాలింద్రాజమిష్ణే ప్రాజచ్చతుగ్రః ప్రణాజ్యస్మై విషస్ సమనమంత సర్వాస్తముగ్రస్తోమేవాసురాత్సంగత్తా సన్ ప్రజాపతిమపాఖవస్మాజయాజాయత్తానజోత్తగోపేదేవాసురానజగజగజయం తజ్జయాజగర్గస్పర్ధమానేతేహోగంజాజగత్తేవతామృతనామదర్వదిశ్రమావత్యంగోహజ్యేష్ఠానా ఖస్తోర్జోదివశ్చంద్రమానక్షత్రాణాం బృహస్పతిర్ బ్రహ్మణో మిత్ర సత్యానాం వరుణోపాగం సమగ్రశ్రోర్జానామన్నగం సామ్రాజ్యానామధిపతిగం నావోషధేనాగం సలితా ప్రసవానాగం రుద్రః పశూనాం దశారూపాణాం విష్ణుః పర్వతానాం మరుతోగణానామధిపతదస్తే మాదం సుమితర పితామహ అస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే శ్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాం దేవాయజ్ఞే కదసురా అకూర్వతే దేవాతానభ్యాతానభ్యాతం కర్మాసేదార్థతసురాణ దాహర్థదేన కర్మణేత్రుభ్యాధ్యాన కర్మణ విశ్వే దేవా సమధరం తస్మాదభ్యాతానావై స్వదేవాయత్రజాపతిర్జాన్ ప్రాజచ్చత్తస్మాజయా ప్రాజాపత్యాగ్రాహాష్టభృద్ధే రాష్ట్రమాజగతద్రాహాష్టభృతాగం రాష్ట్రభృత్వం దేవా అభ్యాతానేరసురానభ్యాతం వర్జయేరజగం రాష్ట్రభృద్ధే రాష్ట్రమాజగతయద్దేవా అభ్యాతానేరసురానభ్యాతం వలభ్యాతానామభ్యాతానత్రయ భ్రాతృవిజమాన్ భ్రాతృవిజమాన్ రాషాధర్మధామాగ్నిర్గంధర్మస్తోషోర్జోనామీదం బ్రహ్మక్షత్రం వా బుధాగిదం బ్రహ్మక్షత్రం వాహస్మై స్వాహాభ్య స్వాహసంహిత విశ్వసామాసోర్జోగంధర్వస్తమైరస ఆయుమశ్రుషుమ్న సోర్జరస్చంద్రమాగంధర్వస్త నక్షత్రాన్యప్సరసో మే గురజో భుజస్వర్ణయజ్ఞోగంధర్వస్త రక్షణ ప్రజాపదర్విశ్వకర్మాగంధర్వస్థామాన్యప్సరసోవంధరగంధర్వస్థాపోప్సరసో ముదా భువనస్య పదేయస్తపరిగృహాయరాస్వాజ్యాగం రాజస్పోషకం సువేర్జగం సంవత్సరేణాగస్మస్తి పరమేష్టిపతిర్మృత్యుర్గంధర్వస్థ విశ్వమప్సరసోభవస్సుక్షిజస్సుభోదర్భగత్సువర్వాన్ పర్జన్యోగంధర్వస్థస్థ విద్యుగోక్షరసోరుసో దూరేతరమృఢజో మృత్యుర్గంధర్వస్థస్య ప్రజా అప్సరసేరుపశ్చారుః కృపణకాశీ కామోగంధర్వస్థస్యాధజోప్సరస శోచకం దేర్నామిదం బ్రహ్మక్షత్రం వా దుతాయిదం బ్రహ్మక్షత్రం వాహాస్మై స్వాహాభ్యస్వాహాసనోభువనస్ పదేయస్కృహాయ బ్రహ్మణే స్మే క్షద్రాయ మహి శర్మ నమస్కరామాజహోదారాష్ట్రం వేదాష్ట్రేణైవాస్మై రాష్ట్రమరుంధే రాష్ట్రమే భవత్యాత్మనే హోదవ్యారాష్ట్రం వైరాష్ట్రభతో రాష్ట్రం ప్రజా రాష్ట్రం పశవో రాష్ట్రేయశ్రేష్ఠోభవతి రాష్ట్రేణైవ రాష్ట్రమరుంధే వశిష్ఠస్తమానానాభవతి గ్రామకామాజహోదారాష్ట్రం వైరాష్ట్రభతో రాష్ట్రగం సజాతా రాష్ట్రేణైవాస్మై రాష్ట్రగం సజాతానవరుంధే గ్రామ్యే భవత్యధిదేవనే జుహోత్యధిదేవన దేవాస్మై సజాతానవరుంధే పదేనమవరుద్ధా ఉపతిష్టం దేవతముఖబోధస్కామస్యోధోజోరుధోజసైవాస్మాజోవరుంధోజస్యే రాష్ట్రాదపభూతస్కాస్మే హోదవ్యాజావంతోస్తాంబ్రోజాగృంధమిది రాష్ట్రమేవాస్మైనాహుతయోవాదేతస్యాగుప్తాయస్త రాష్ట్రం న కల్పతే స్వరథస్య దక్షిణం చక్రం భ్రమిష్యనాలేమభిజుభుజాదాహుతేదేవాస్య కల్పయజిదాస్య కల్పమానా రాష్ట్రమనుకల్పతే సంగ్రామే సంయత్రే హోదవ్యా రాష్ట్రం వైరాహృతో రాష్ట్రే ఖలు వాదేవ్యాయచ్చంతే సంగ్రామజం సైన్యం ద్వియస్య పూర్వస్య జుహ్మతి సదేవ భవతి జయతి తగం సంగ్రామం వా ఆంధుక యుద్ధ్మా భవత్యంగారాదేవ ప్రతివేష్టమానా అమిత్రాణామస్య సేనాం ప్రతివేష్టయంతి జగున్మాద్యే తస్మై హోదవ్యాగం సరసో వాదేతమున్మాదయంతి జగున్మాద్యత్వేతే ఖలు వేగం సరసో యద్రాహృతస్తస్మై స్వాహాభ్య స్వాహేతి జుహోదితేనైవైనాహాన్సమయతి నైయగ్రోధ ఔదుంబర ఆశ్వత్సప్లాక్షమిత్యేతే వేగం సరసాంగృహాస్వదేవైనాయతనే సమయత్రభితరతా ప్రతిగోమగోహోదవ్యా ప్రాణానేవాస్య ప్రజేత ప్రతిజౌదితంతతోజేనగేన శృణుతే స్వగృహే జుహోది ప్రధరే వై తద్వా అస్యై నిరడతి గృహేణం నిరడతి గృహేణ దేవేణం నిరడత్యాగ్రాహయతి జగ్వాజ క్రోరం తేన పుషక్ కరోతి వాచదేవైనం క్రోరేణ ప్ర శరావం భక్తస్మై హోదవ్యాష్మైరాష్టభుతోమస్మత్స్థలం వష్మదేవైనం వష్మ సమానాహంగమయతి చతుశ్శరావో భవతి దిక్ష్వేరాక్షేరే భవతి రుచమేవాస్మిన్ దుర్ధరదిశ్వాయ సత్ష్మాహం భవతి మే ఛద్వాయ సత్వార ఆదిశయా ప్రాశ్నం దిశా మే వాజ్యోతిర్విభోతి ప్రజాగామందాగం శివై దేవికాందాగం సేవ ఖలు మై ప్రజాందోభిరేవాస్మై ప్రజా ప్రజనయసమంధారంగరోదిన ఖలోద్యన్వేవాస్మా అనుమతిర్మన్యతే రాజేరాకా ప్రసమే బాలే జనయతి ప్రజా సేవ ప్రజాదాసు గుప్వా వాచం ఛందాగం శివై దేవికాందాగం సేవ ఖలు మే పశవశ్చందోభిరేవాస్మై పశోన్ ప్రజనజ ప్రథమం భాగారంగరాజిత్రైవేన వామయత్రన్వేవాస్మా అనుమతిర్మన్యతే రాజే రాగా ప్రసినే బాలే జనయతి పశోనేవ ప్రజాదాం గృహ్వా ప్రతిష్టాపయత్రేతాయేవ నిర్వపేద్యామకామశ్చందాగం శివై దేవికాందాగం సేవ ఖలు మే ఛందాగం శివై దేవికాందాగం శిఖలు వాదేనమన్యంతేజస్యోగామయతి సందోభిరేవై నమగతం కరోతి మధ్యతో ధాతారం కరోతి మధ్యతో వాదేతస్యాగల్యస్యోగామయతి మధ్యత దేవాస్తేన కల్పయత్యేతాదేవ నిర్వభేద్యోనోపనమే ఛందాగం శివై దేవికాందాగం శిఖలు వాదేతన్నోపనమం ద్విజ్ఞానోపనమది ప్రథమం ధాతారం ఖదేవాస్మై ఛందాగం సిద్ధాత్యుపేనయజ్ఞానమత్యేకాదేవ నిర్వవేదీరానశ్చందాగం శివై దేవికాజాతరామామేవ ఖలు వాదేతస్య ఛందాగం దిగేజానవుత్తమం ధాతారం కరోత్యుపజస్తాదేవాస్మై ఛందాగస్య జాతయా మాన్యవరం ఉపైనమం కరోజ్ఞానమత్యేకాదేవ నిర్వవేద్యం మేధానోపనమే ఛందాగం శివై దేవికాశ్చందాగం శిఖలు వాజేతన్నోపనమందిరం మేధానోపనమది ప్రథమం తాదారం కరోతి ముఖదేవాస్మై ఛందాగం శిథాత్తుపైనం మేధానమత్యేతాదేవ నిర్వపే దృక్కామశ్చందాగం శివై దేవికాశ్చందాగం సేవ ఖలు వేక్షందోదిరేవాస్మిన్ రుచం దధాది క్షీరే భవంతి రుచమేవాస్మిన్ దధతి మధ్యతో తాదారం కరోతి మధ్యతరేవైనం రుషోదాయత్రే వా అనుమతి దృష్టగ్రాగా జగదేశనే బాల్యమిష్టపుహోర్ధారావషత్కార పరపక్షోరాగాపరపక్షోరమాశనే బాల్యే భోర్నమాస్యనుమతి చంద్రమాధాతాష్టోమసవాష్టాక్షరాగాయత్రేకాదశ రుద్రాదేకాదశాక్షరా ప్రతిజానేహ్యస్మాన్ స్వావేశో అనమేవో భవానః యత్వేమహే ప్రతిపన్నో దుషస్వసన్నదే పృథ్విపదే సంచతుష్పదే వాస్తోష్మ ఫల షగ్మజా సగం సదాచయ సక్షేమహిరంబరాఘాతుమత్యా ఆవాక్షేమపుతలోకేవరన్మాజోదంబాతస్వస్తిభిస్వదానం ప్రాతలగ్నిహోత్రం జపాజాపదేష్టగాత ఉపధత్తే యజమానోహోరాద్వా వివాదేతస్తేష్టగాయత్సాజం ప్రాతర్జుహోరాత్రాన్నేవాప్యేష్టగాకృత్వోపధత్తే దశ సమానత్ర జుహోదశాక్షరా విరాగ్విరాజమేవాప్యేష్టగా స్వాస్వేమ్యతస్మాజ్ఞవాస్వాస్వేమ్యతోర్వాచేనగుంభ్యక్షవైవాస్వాష్దర్యలభుత్వాస్వాష్దీనం ప్రయాద్రజనం భూత్వాహన్యాస్వాష్దీనం జహోదిభాగశైనగం సమయతినాజమాన ప్రజాదేవాస్తాభుజుహోతిక్షేమాహునిజుహోతిగేవతమస్తాస్వదేజ్యాక్షణోయుక్తోవతి సముజోయుక్త సవాస్వాష్పదేజంఫలమేవాగలపరివర్గమేనగం సమయతి గదేకజాజుభుజాద్వినోమంగురుజాకురోనువాక్యామనోక్ష జుహోది సదేవద్భుత ఆద్యం గ్రహాణం వారోహయేద్యదక్షాణ్యసంప్రక్షాప్యయాజ్ఞవేషసం వాదహనం వాదాదృగేమ తదగం తేజో నిర్విత్వ్యరణ్యో సమారోహయద్దేశ వా అగ్నేర్యో నిస్వజే వైనైజో సమారోహయ్యసోల్వాహృగదరణ్యా సమారోఢో నశ్చేతస్యాజ్ఞస్తేనరాజస్యాజాదే అగ్నేరగ్నిజాతనోస్తేత్యారోహేత్యాత్మ సమారోహయమానో వా అగ్నేర్యోని స్వాగామే వైనైజోన్యాగం సమారోహయతే త్వమగ్నే బృహద్వజో దాసుదేవదాసుషే గ్రహపతిజమాజమానగ్నిరజర పితానో విభర్విభావా సదృశేకో అస్మే సగాయమద్యా సమిషోదిదేశ్యస్మద్రియక్షంసి పంచసోమనోవశో దేవాదం నమరామహే ప్రియస్తోహోత్రోవనస్పతి బ్రహ్మా దేవానా పదవే కవేనామృహర్విప్రాణా మహిషో మృగాణా శ్రేణాగృధ్రాణాగస్వధిర్వనాగం సోమ పవిత్రమత్తే తిరేధన్ ఆ విశ్వదేవగం సత్వదిగం సోక్తైరద్యావృణీమహే సత్యసమగం సవితారం ఆ సత్యేన రథసా వర్తమానో నివేశయన్ నమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితారథేనాదేవో జాతిభువనాది పశ్యన్ యథానో అదిష్కరత్వశ్యేనుభ్యో యథాగమే యథాతోకాయ రుద్రియం మానస్తోకేతన జయమాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు వీర్య వీరాన్మానో రుద్రభామిధేర్హవిష్మంతో నమసామి ధేమతేక్రతో నవజో రక్షమాణా వాపతతో అభ్రియస్తేవోషాభ్యజో నోర్మజో మదంతో బృహస్పతి మధ్యర్కా అనావన్ హగుంసైరివశిభిర్వాపదద్భిరస్మన్మయాజనహనావ్యస్కన్ బృహస్పతిరభిగనిక్రదగ్గాపస్తౌదుచ్చవిద్వాగుమ్ అగాయత్ేంద్రసానశిగుంజిగుంసిత్వానగుంసదాసహంఖమోదయఫలస్తాశిషేపురోహదశత్రోంధ్యేష్ఠస్తే సుష్మ ఇహ రాజిరస్తో ఇంద్రాఫలదక్షిణే నామసో నిపదసింధో నామదేవీనాగంసుతీతలే సద్యో వృద్ధో అజానసా ఇంద్రజ్యేష్ఠ్యాదశుక్రతో భువస్వమింద్రబ్రహ్మణా మహాన్ భువో విశ్వేషు సవనేషు జగ్జిజ భువోగిశ్చౌత్నో విశ్వస్మిన్ ఫలే జ్యేష్ఠస్ మంత్రో విశ్వజర్హణే మిత్రశ్రదర్శనే ధృతశ్రవో దేవసానసి సత్యం చిత్రశ్రవస్తమం మిత్రోజనాదయతి ప్రజానన్మిత్రోదాధార పృథివీముద్యా మిత్రకృష్ణేన నిమిషాభిచష్టే సజ్జాయ భుజం ఘతవద్విధేమ ప్రథమిత్రమర్తో అస్తు ప్రయస్వానిలస్థ ఆదిత్య శిక్షతివ్రతేన నహన్యతేన జీయతే త్వోతో నైనమగుంహో అస్మాద్రంతితో నగూరాత్ యచ్చిద్ధితే విశాయథా ప్రదేవవరుణ వ్రతం మిమేమ సిద్ధ్య విద్యవే యత్ంఛేదం వరుణదైవేజనేద్రోహం మనుష్యాశ్చరామసి అసిత్తేయత్తమధర్మాజిలోపి మమానస్తస్మాదేన సో దేవదేవాసోయద్యజిపూర్ణదేవి యద్వాఘా సత్యముదయన్న విద్మ సర్వాదావిశ్యసి సదేవ దేవాథాదే శ్యామవరుణ ప్రజాథ పశ్చాద పూర్ణ పురస్తాదన్మధ్యద పౌర్ణమాసేది గాయ తస్యాం దేవా అతి సంవసంతమేనాయంతా దేవా అదసర్ధాగేన మమావాస్తే సంవసంతో మహిత్వా సానాయజ్ఞం విబృహి విశ్వవారేణిన్నాథే సుభగే సువీరం నివేశనే సంగమనే వసూనాం విశ్వారూపాణి వసూన్యావేశయంత్రీ సహస్రపోషకో సుభగారదానాసార ఆగమ్మత్త సాసంవిధానా అగ్నే సోమో ప్రథమో వీర్యర్ణ వసూన్ రుద్రాణాదిత్యాని హజన్వతం మార్ఘనం శివోర్ణమాసం జుషేథాం బ్రహ్మణా వృద్ధౌ సుకృతేన సాతావస్మభ్యగం సహ వేలాగం దగిన్ నిగచ్చతం ఆదిత్యాశ్చాంగిరథశ్చాగ్నేనాదతేతరిసపోర్ణమాసం దేశామంగిరసా నిరుక్తగం హవిరాసే తథాయతౌ హోమావశ్యంతావజుహవస్తతో వైతేతరిషపోర్ణమాసౌ పూర్వాదర్శపోర్ణమాసాలపమానజేతౌ హోమౌ పురస్తాజ్జుయాత్ సాక్షాదేవ దర్శపోర్ణమాసావాలభదే బ్రహ్మవాదినో ప్రతిలోమంచాద్యాదిత్యమావాస్యాయావోర్ధం తదనులోమం పౌర్ణమాస్యే ప్రతిచేనం తప్రతిలోమం యత్పౌర్ణమాసీం పూర్వామాలభేత ప్రతిలోమమే నావాలభేతామమ పక్షేజమానమన్వపక్షేజేతసారస్వరోహోమో పురస్తాజ్జుయాతమావాస్యావే సరస్వత్యనులోమమేవే నావాలభతేముమాప్యాయమానమన్వాప్యాయత ఆజ్ఞావేష్ణవమేకాదశకపాలం పురస్తాన్నిర్మపేత్ సరస్వత్యే శరగం సరస్వతే ద్వాదశకపాలయ్యదాజ్ఞేయోభవత్యగ్నిర్వైరజ్ఞముఖయజ్ఞముఖమేవధ్యం పురస్తాధ్యర్థేయద్వైష్ణవ భవతి యజ్ఞో వై విష్ణుర్యజ్ఞమేవారభ్య ప్రదనుతే సరస్వత్యే శరుర్భవతి సరస్వతే ద్వాదశకపాలో మావాస్యామే సరస్వతి పౌర్ణమాసరస్వాంతావేవ సాక్షాదారభతరస్మాద్యాభ్యాన్వాదశకపాలస్వరస్వతే భవతిమి సనత్వార ప్రజామి సనౌగా భౌ దక్షిణా సమృద్ధై ఋషయో వాగింద్రం ప్రత్యక్షం నాపశ్యంతం వశిష్ఠ ప్రత్యక్షమపశ్యత్సో బ్రవేద్ బ్రాహ్మణం దేవక్ష్యామి యథా త్వత్పురోహితా ప్రజా ప్రజనిష్యంత సమేతరేద్ధర్హిర్భ్యో మా ప్రవోచయతి తస్మాయేతాన్ స్తోమభాగానబ్రవేత్ తతో వశిష్ఠ పురోహితా ప్రజా ప్రాజాయం తస్మాద్వాసిష్ఠ బ్రహ్మకార్య ప్రేమజాయతే రశ్మిర శిక్షయా గత్వాక్షయం చిన్వేత్యాహ దేవావేక్షయో దేవేభ్యయజ్ఞం ప్రాహ ప్రేతిరసి ధర్మా గత్వా ధర్మం చిన్వేత్యాహ మనుష్యా వై ధర్మో మనుష్యేభ్యదేవయజ్ఞం ప్రాహాన్వితిరసి దివేత్వా దివం చిన్వేత్యాహరేభ్యదేవ లోకేభ్యో యజ్ఞం ప్రాహ విష్టం భాసి వృష్టే త్వా వృష్టిం చిన్వేత్యాహ వృష్టిమేవాంసే ప్రవాశ ేత్యాహమిసనత్వాజోషిక్యాహాష్టోమసవేకాదశ రుద్రాదశాదిత్యాదేతాబంధో వే దేవాస్తేభ్యదేవయజ్ఞం ప్రాహౌ జోషిభ్యస్వాద్రేంజిన్వేత్యాహ దేవామేవ విద్రేణ సంత సంతనాదితం తులసేస్మాజాహ విదురణ ప్రజా అనసంతనాదిమృతనాశాదశ పశుద్ధస్వా పశోన్ జన్వేత్యాహ ప్రజా పశోన సంతనాదిరేవదస్తోషేభ్యస్మౌషేంబేత్యాహోషేష్ంబేత్యాహ ప్రజాశ్రేమ ప్రాణాన్ దాయ ప్రవదసి ప్రవదసేత్యాహ విషణద్వాజసం రోహసి రోహసేత్యాహ ేషశ్రిడశివస్థిరసేత్యాహ ప్రతిష్టై అగ్నినా దేవేణ పృతనా జామి గాయత్రేణ ఛందసా త్రివృతా స్తోమేన సంతరేణ సాంనావషక్కాలేణ వజ్రేణ పూర్వజాన్ భాదోజానధరాన్ పాదజాన్మరేనాన్ బాధే ప్రత్యయనాన్మదేస్మిన్షదేస్మిన్ భూమి లోకేరోహస్మాన్ వేషిదం చ భజన్ ద్విష్మా విష్మాక్రమేణాత్యేనాన్ క్రామామీంద్రేణ దేవేణ పృతనా జామిత్రైష్ణు ఛందసా పంచదశేన స్తోమేన బృహతా సాంనా షట్కారేణ వజ్రేణ సహజాన విశ్వేభిర్దేవేభిపృతనాజామిజాగతేన ఛందసా సప్తదశేన స్తోమేన వామదేవ్యేన సాంనా షట్కారేణ వజ్రేణాపరజానింద్రేణ సయజో భజగం సా సహ్యామ పృతన్యతో వృత్రాణ్యప్రతి యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వే భోజా సంయత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్వే భోజా సంయత్తే అగ్నే హరస్తే నాహకం హరస్వే భోజాసం ఏ దేవాజ్ఞహనోజ్ఞముష పృథివ్యామధ్వాసతే అగ్నిర్మాదేభ్యో రక్షదుగక్షేమ సుకృతో భయం ఆగన్మిద్రావరుణావరేణారాత్రేణా భాగోరివయోర్యో అస్తి నాగం గృహాణాస్తుతస్థ లోకే తృతీరే వృక్షే అభిలోషణే దివ ఏ దేవాజ్ఞహనోజ్ఞముషోంతరిక్షేధ్యాసతే వాయుర్మాదేభ్యో రక్షదు గచ్చేమ సుకృతో భయం జాస్తే రాత్రే సవిదర్దే భజానీరం ధరాధ్యాపచిమీయంతే గృహైస్వర్వే ప్రజయాన్వగ్రేసు భోగుహానాస్తనతారజాగంసి ఏ దేవాజ్ఞహనోజ్ఞముషో దివ్యధ్యాసత్ సూర్యో మాదేభ్యో రక్షదు గచ్చేమ సుకృతో భయం జేంద్రాయ సమఫల ప్రజాగస్తుమేన హవిషా జాతవేద ేత్రముదవర్ధజయమగం సజాతానాగశ్రేష్ఠేక్ష్యేణ్యహనో వై దేవాయజ్ఞముషస్సంతి తేషు లోకేష్సన ఆదదామిమధ్యమానాయోదాజోగజతేతేవాయజ్ఞహన పృథివ్యామధ్యాసతే అంతరిక్షే దివీత్యా హేమానే స్వపశస్సు వర్గం లోకమేత్యవేభోమేనేవతారాశ్రయజ్ఞశ్చక్రామం చాగ్నేయం పంచకపాలములవసానేగంగర్వేదగ్నిస్సర్వా దేవతా పాంతో యజ్ఞో దేవతాశ్వేవయజ్ఞం చావరుంధే గాయత్రో వా అగ్నిర్గాయత్రందాస్తం సందసాభయజయత్పంచకపాలం గలాష్టాకపాల కార్యోష్టాక్షరాగాయత్రేగాయత్రోర్గాయత్ర ఛందాస్వేనైవైనం ఛందసా సమర్థయతి పంచౌ రాజ్యానువాగ్యే భవతః పాంతో యజ్ఞస్తేనైవ యజ్ఞాన్నైతి సూర్యో మా దేవో దేవేభ్యః పాదు బాజురంతరిక్షార్జమానోర్మా పాదు చక్షుషః సక్షశోష సమితర్ విశ్వదర్షణ దేతేభిస్వామనామభిర్విధేమతే అహం పరస్తాదహమవస్తాదహం జ్యోతిషామితమోపవాద ఇదంతరిక్షం దదు మే పితా భూదహగం సూర్యము భయతో దదర్శాహం భోజాతముత్తమస్తమానామాసముద్రాదాంతరిక్షాత్రజాపజలు దధింశ్యాపజాతేష్ణోను మరుతో పరిషయంతోన్నం భయ పృథివీం భిర్భేదం దివ్యన్నభ భుజ్నో దివ్యశ్చ నో దేహేశా నో విసృజాదృతిం పశోవాదేతేజాదిత్యదేశరుద్రోగ్నిరోషధేవాద్రంజుహోతరుద్రాదేవ పశోనం దర్దథాషోషధేష్ పశోంగ్రమిదనాధిపంథాన్నాగస్ ఏనహ్యం వహసి దాసి దోదయుత ప్రచేత అమృతీయాన్ యాస్తే విశ్వాహ సమిధ సంజ్ఞేగా పృథివ్యాస్తే గచ్చన్ బాహుజం హృతస్తేవాయతే యజమానాయ శర్మ ఆశాసాన సువీర్యగం రాజస్వోషస్వస్విజం బృహస్పతి రాజాస్వగాకృతో మహ్యం యజమానాయ తిష్ట సంవానశ్యామి వయసాహృదయోషధేభ్యమ్యామి ప్రజాహమద్రసాదే క్షిడాసన భోమాయమస్మే ప్రేతబ్రహ్మణస్పత్ని వేదిం వర్ణే ష్యామి వరుణస్ పాశయ్యమవధ్నేత సవితేత ధాతునౌ సుకృతస్థోకేనం మే సహమజ్జాకరోమి వామేరం భగ్నిస్తే గ్రన్నజపతిమధ్వందాగం రుద్రావసక్తాసి లుపానామమాహిగం శేర్వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్యో విశ్వేభ్యో దేభ్య పన్నేతనేర్గృహామి యజ్ఞాయ వః పన్నేతనే స్వాదామి విశ్వస్ దేవిశ్వామధో విష్ణుజావతస్తవాగ్నే వామేరను సందృశ విశ్వాగం శ్రీజాగం దేవ యజ్ఞమశన్నస్మన్ ఆశిభ స్వాహాగం ధర్మమాతిష్టతాను వాదస్య పద్మన్ నిడదీభిషట్కారో వైగాయత్రిశిలోక్షిణత్తేరస పరాపదృషేంద్రిషత్సఖిలోభవర్జత్రిఖాదిర శ్రువోభవతి ఛందసామేవేనావ్యదిశరసా అస్యాహుతలోభవం పితృదేగశ్చామితో దివి సోమ ఆసేత్తం గాయత్ర్యాహరత్తస్య వర్ణమచ్ఛిద్య తత్పర్ణోభవత్తత్పర్ణస్య వర్ణత్వయ్యశ్చ వర్ణమలే దుహోద్భవయ సౌమ్యా అస్యాహుతలోభవం విదుషం దేవా ఆహుతేర్దేవా వై బ్రహ్మన్నవదం తత్పర్ణముపాశ్రమాశ్రవామేనామస్వర్ణమలేజుహోర్భవజ్ఞాపగ్రస్వాగం శృణోజి బ్రహ్మే వర్ణోవిన్మరుతోన్మరుతోస్వచ్చోయస్వర్ణమలేజుహోర్భవత్యాశ్వచ్చభ్రహ్మణైవాన్నవరుంధే సో బ్రహ్మైవ విశ్వచ్చో హలిరాష్ట్రం వై వర్ణోవిడస్వత్సోగత్వర్ణమలేజుహోర్భవత్యాశ్వచ్చభ్రాష్ట్రమే విశ్వచ్చో హరి ప్రజాపజర్వాజుభోత్సాయ్రాహుదయ్రజదక్షత్రతోకంగధవుదక్షత్రదగస్యమైకంగదే ధ్రువాభవత్రత్యేవాస్యాహుగస్తాంగే ప్రజామగృహేదోష ప్రజాపదలే జ్యోతిష్మదే జ్యోతిష్మందం గృహామి దక్షాగదక్షే రాతం దేవేభ్యోగ్రేభ్యస్పత్తాయుభ్యం లజ్జేభ్యోరుణరాజభ్యో వాతాభ్య పర్జన్యాత్మభ్యోదివేక్షాగద్వా ప్రాణాద్వాసేద్వాభ్యస్తోషేభ్యో విశ్వేభ్యస్వాభూజేభ్యో యత ప్రజా అక్షద్రాజాయందలస్మైత్వా ప్రజాపదజయ విభూదావన్నే జ్యోతిష్మదే జ్యోతిష్మందం జుహోమి అధ్వరిదశమానస్ దేవతామంతరితస్తే ప్రజాపత్యం దశగ్రహం గృహేదా ప్రజాపతిసర్వా దేవతా దేవతాధ్వదేవ నింధువా జ్యేష్ఠో వా జయసంగ్రహాణ్యస్ ఏష గృహ్యతేమగచ్చతి సర్వాసాం వాదేతేవతానాగంగ్రహోయ్యతేష్యతేర్వాణ్యవైనగంపా పశో నాముపదిష్టంతముపజామగేతో ప్రజాపదలేజ్యోతిష్మదేజ్యోతిష్మందం గృహామేత్యాహ జ్యోతిరేవైనగం సమానాహంకరోత్యగ్నిభ్యస్మద్భయత్యాహైతావతేర్వై దేవతాస్తాభ్యదేవైనగం సర్వాహ్యాచ్యమేహ్యాహ్యాతృజాపనుక్యై ప్రాణాయత్వానాయత్వేత్యాహ ప్రాణానేవ యజమానే దధాతి తస్మై ప్రజాపదలేభోదావన్మే జ్యోతిష్మదే జ్యోతిష్మందం జుహోమేత్యాహ ప్రజాపతి సర్వా దేవతా సర్వాభ్యదేవైనం దేవతాభ్యోజుహోత్యాజగ్రహం గృహీయాజస్కామస్తామవజ సోమగ్రహం గృహీయాబ్రహ్మవర్ధస కామస్ బ్రహ్మవర్ధసం వయ సోమా బ్రహ్మవర్ధస్తేమవజగ్రహం గృహీయాశుకామస్ోర్వేద్య ర్జైవాస్మాజం వశో నవరుంధే క్రతమే వృంజంది విశ్వేర్యదేతేర్భవంతో స్వాదో స్వాదేద స్వాదునా సిమత పూషు వసు మధునాభియోధి ఉపజామగృహేదోహి ప్రజాపదలేం గృహాన్యేషదేజోని ప్రజాపదలేద్వా ప్రాణగ్రహాం గృహ్ణాేతావద్వా అస్తి జావదేతే గ్రహా సోమాశ్చందాగంసి గృష్ఠాని సోజావదేవాస్కృతవరుంధే జ్యేష్టావాదేతాంగ్రాహ్మణా పురా విరామక్రంతస్మాత్రేషాగుం సర్వాదిశోభిజిత అభోభిజస్ైతేంతే జ్యేష్టమేవ గచ్చత్రభిశోదే పంచగిహ్యం దేవంజిష సర్వా దిక్ష్మంది నవనవగిహ్యం దే నవే పురుష ప్రాణా ప్రాణానేవ యజమానేషు దధతి ప్రాజనీదే చోదగణీదే తగిహ్యం దే ప్రాణా వై ప్రాణగ్రహ ప్రాణేరేవ ప్రయంతి ప్రాణేరుజ్యంతి సమేహం గృహ్యంతే ప్రాణా వై ప్రాణగ్రహ ప్రాణేభ్య ఖలు వాడే తత్ప్రజాంతు యద్వామదేవ్యయోనే శ్రమదేన సమేహం వామదేవ్యయోనే శ్రమదే యద్దసమేహం గృహ్యంతే ప్రాణేభ్యదేవతజానయంతి ప్రదేవం దేవ్యాధుజా ఫలదా జాతవేదసం హవ్యానో వక్షదా నృషక్ అయముష్య ప్రదేమయుర్హోతాయజ్ఞాయ నీయతే రసోనయోరభీమృతో ఘృణీవాంచేతమనా అయమగ్నిరుష్యమృతాదివజన్మన సహసశ్చిత్సహీరాం దేవో జీవాతమే కృత క్రియాస్తాపదే వజన్నాభాపృథివ్యా అసి జాతవేదో నిధేమహ్యగ్నే హిలాయవోషవే అగమ్యే విశ్వేభిస్వనేకదేవైరోర్ణావంతం ప్రథమసీదాని కులాగిరం ఘతవంతకం సమిత్రేరజ్ఞమానాయ సాధు శ్రీదహోతస్వపులోకే చిత్వాన్ స్వాదజాదగ్ధకం సుకృతస్తయో దేవాదేర్దేవాన్ హవిషాయజాస్యగ్నే బృహద్యజమానే వయోధా నిహోదాహో దృషదనే విదానస్వేషోదే దివాగం అసదత్సుదక్ష అలభ్యవ్రత ప్రమజర్వష్ఠ సహస్రం ఫలశ్రుచిజిహ్వో అగ్ని త్వం దోతస్వగుణః పరస్పాస్వం వస్య ఆవృషభ ప్రణేత అగ్నే లోకస్ నష్టనే తమో నామ ప్రయుచ్చేద్యోధిగోపాద్వాదేవ సమిధరీశానం వార్యాణా సదాబంధాగమే మహే మహేద్యోగృషవేచన యమే యజ్ఞం విమిక్షతృాన్నా ఫలేమే పామగ్నే పుష్కదాద్య సర్వాణిరమంథత మోర్ధ్నా విశ్వస్ బాధత తమోద్వాదభ్యం ఋషిపుత్రలేధే అసర్వణ వృద్రహణం పురందరం తమోద్వాదాధ్యోషా సమేధేదస్హంతమం ధనంజయగం రణే రణే ఉదబ్రువంతు జంతమబుదగ్నిర్వద్రహాజని ధనంజయో రణే రణే ఆలగం హస్తేన ఖాతి నగం శిశం జాతం న బిభ్రతి విశామగ్నిగ్రస్వద్ఫలం ప్రదేవం దేవవేదజే ఫలతావసువిత్తమం ఆ స్వేయో నౌ నిషేదతో ఆ జాతం జాతవేదశి ద్విజగం శిశేతాదిథిం స్యో న ఆగృహపతిం అగ్నినాగ్నిస్తమిధ్యతే గవిర్గృహపతి ఋజువాజువాజ్యుహ్వాస్యగ్నే అగ్నినా విభ్రా విప్రేణ సత సఖా సఖ్యా సమిధ్యసే తమ్మర్జయంత సుక్రతుం పురో యావామిషు స్వేషు క్షయేషు వాజినం యజ్ఞేన యజ్ఞమయజం తదేవాస్తాని సర్వాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్వతం దేయ ప్రపూర్వే సాధ్యా సంతి దేవా హరి ఓ